147 కఠిన స్తనమండల సం భా కఠిన స్తనమండల స్తనయోహ మండలే ఆదమ భాగౌ శాంత ప్రదేశ్ కఠినే అప్రకంపే అప్రకంపే అలసిచే సిరే వాయస్యాహ తథా ఓం కఠిన స్తనమండలాయే నమః 8226 లలితా త్రిశతి భాష్యం ఆం వి అతి కఠినములైన స్తనమండలములు గలదిగావున జగన్మాత కఠిన స్తనమండలాయనుచు స్తవనీయయగుచున్నది. శ్లోకరభోరుహ కళానాథముఖి కచజితాంబుద కటాక్షిస్యన్ని కరుణా కపాలి ప్రాణనాయిక 28